మధురాణానికి వందనమమ్మా, దయామయుని తల్లి నీకే వందనమమ్మా, దయాప్రాప్తురాణానికి వందనమమ్మా, దయామయుని తల్లి నీకే వందనమమ్మా. వందనమమ్మా వందిత చరిత, వందనమమ్మా వందిత చరిత, వందనమమ్మా యేసుని మాత, వందనమమ్మా యేసుని మాత, వందనమమ్మా యేసుని మాత, వందనమమ్మా యేసుని మాత, వందనమమ్మా.